279 లబ్ధ సుఖ సం భా లబ్ధ సుఖ లబ్ధం సుఖం అనుకూల వేదనీయం స్వస్వరూపభూతం సుఖం తత్సాధనం చ ధర్మః మయా సా తథా ఓం లబ్ధ సుఖాయే నమః. శంకర 1251 శంకర గ్రంథరత్నావళి ఆం వి అనుకూల వేదనీయమైన స్వస్వరూపభూతమైన సుఖము ఆనందము విషయజన్య సుఖముగాదు. ఆ సుఖమునకు సాధనమైన ధర్మము పొందియు ఇదిగావున శ్రీలలితాదేవి లబ్ధ శుభాయని కీర్తింపబడును.